विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం కరవైల్ పిన్చెన్று కణం சேர்ந்து உண்போம் கரவைகள் பின்சென்று கணம் சேர்ந்து உண்போம் கரவைகள் பின்சென்று கணம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத పాసురం యొక్క తాత్పర్యం. ఓ శ్రీకృష్ణ, మేము ఏమాత్రము జ్ఞానము లేనివారము, నీతో కూడా గోపాలవంశమందు పుట్టిన పుణ్యము కలవారము, మా ఎందెట్టి లోపమును లేదు. ఓ గోవింద, మా తోటి సంబంధమును నీవు వదులుకొనుట కుదరదు. ప్రేమతో నిన్ను గోవింద మొదలగు చిన్న చిన్న పేర్లతో పిలిచినందుకు కోపించవలదు. నీవు సర్వమునకు స్వామివి, సర్వసమర్థుడువు. కావున మాకు వాద్య విశేషమును ప్రసాదింపుము. మేము లోకమర్యాద నెరుగని పిల్లలము. శ్రీకృష్ణ, నీ పాదపద్మములను ఆశ్రయించుచున్నాము, నీ సన్నిధిలో ఉన్నాము, నీ కృపా విశేషమునకు పాత్రులమైతిమి అని గోదాదేవి పరిపరి విధముల శ్రీకృష్ణుని అర్థించినది. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.